Good evening, ladies and gentlemen, and hi, everybody. Welcome to the Youth Panorama, and welcome to all of us here on stage. Welcome to Kichurallu. Come on, everybody, hit the beat. Hit the beat. Dum, cha dum dum cha, cha dum cha, cha dum cha dum, cha dum dum cha, cha dum cha, cha dum cha dum. కిచురాళ్ళు చిక్కటింట మగ్గు చిచ్చురాళ్ళు కిచురాళ్ళు గొంతు చించు గొంగరేయి కోళ్ళు పొద్దుగుకు వేళ పోకిరోళు రాత్రిరేళ సాగే రక్కరోళు ఒళ్ళే మెదళ్ళు మెదళ్ళు లేని నిప్పు కళ్ళు కిచురాళ్ళు చిక్కటింట మగ్గు చిచ్చురాళ్ళు కిచురాళ్ళు గొంతు చించు గొంగరేయి కోళ్ళు. శ్రుతి సారం అంగారకమాశ్రయామ్యహం అంగారకమాశ్రయామ్యహం. తారలన్ని వాడుతున్న అర్ధరాత్రి వేళలో నేల మీద వింత వంత బాటలు మధ్యరాత్రి మిథ్యలోన మందు వేయు చిందులో పొట్ట నిద్ర పట్ట భద్ర వేటలు మిగిలి తగులుతుంది చచ్చినాక పట్టుకాక వెలిగి రగులుతుంది హస్తరేఖ తండలన్నీ పోయి గుండె ఉన్నురే మురాలు కీచు కీచు మన్న కీచురాళ్ళు చిక్కటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించు గొంగరేయు కోళ్ళు పొద్దు గుక్క వేళ పోకిరోళ్ళు రాత్రిరేళ సాగే రక్కరోళు ఒళ్ళే నిదళ్ళు నిదళ్ళు లేని నిప్పు కళ్ళు కిచ్చురాళ్ళు చిక్కటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించు గొంగరేయు కోళ్ళు. సూర్యదృష్టి సోగుతున్న శూన్యమాస వేళలో చూరు కింద చందమామ పువ్వులు కోకిలమ్మ మోగు పువ్వు వానకారు కొమ్మలో కొండ వాగు వాగుతున్న అందులు కృష్ణరాయ మృదుల హంపి శిథిల శిల్పరాయ హిస్టరీలో కదులు చాటు ఎదల కీచురాయ తవ్వి నవ్వుకున్న కిచురాళ్ళు Get your eye on.